శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. బృహదారణ్యకోపనిషత్ చతుర్థ అధ్యాయ 4.4 చతుర్థ బ్రాహ్మణం మైత్రేయీ బ్రాహ్మణం. మంత్ర 1.2.4.1 మైత్రేయీతి హోవాచ యాజ్ఞవల్క్య ఉద్యాస్యన్వా అరేహమస్మాత్ స్థానాదస్మి హంత తేనయ కాత్యాయన్యాంతం కరవాణితి 1.1 మైత్రేయీతి హ ఉవాచ యాజ్ఞవల్క్య ఉద్యాస్యన్వా ఆరే అహం అస్మాత్ స్థానాత్ అస్మి హంతా తే అనయా కాత్యాయన్య అంతం కరవాణి ఇతి. ఒకానొప్పుడు ఒక సంఘటన. యాజ్ఞవల్క్య మహర్షి తన భార్యేగు మైత్రేయిని పిలిచి ఈ విధంగా అన్నారు. ఓ మైత్రేయీ, నేను ఈ గృహస్థాశ్రమము నుండి విరమించి సన్యాసాశ్రమమును స్వీకరించదలుచుకున్నాను. అందుకుగాను నా గృహస్థాశ్రమములోని అర్ధాంగిగా భాగస్వామిగా నీ యొక్క అనుమతిని కోరుచున్నాను. నా యొక్క రెండవ భార్య అగు కాత్యాయనికి నీకు నా సంపదను విభజించి ఇచ్చివేస్తాను. నా వలన మీరువురికి కలిగిన సవతి సంబంధ బంధమును కూడా త్రెంచివేస్తాను లేక తెగత్రెంపుడు చేస్తాను. ఆ ధనముతో మీరువురూ మీ జీవితాంతము సంతోషముగా ఉండెదరుగాక. మైత్రేయీ దేవి యాజ్ఞవల్కిని మాటలు సాదరంగా విన్నది. మంత్ర 2.2.4.2 సాహోవాచ మైత్రేయీయన్ను మరియం భగోహ సర్వా పృథివీ విత్తేన పూర్ణా స్యాత్ కథం తేనామృతా శ్యామితి. నేతి హోవాచ యాజ్ఞవల్క్యో యథేవోపకరణవతాం జీవితం తథైవ తే జీవితం స్యాదమృతత్వస్యతు నాశాస్తి విత్తేనేతి. 2.2 సహ ఉవాచ మైత్రేయీ యన్ను మయ్యం భగోహ భోగోహ సర్వా పృథివీ విత్తేన పూర్ణాస్యత్ కథం తేన అమృతాస్యాం ఇతి. నేతి మైత్రేయీ స్వామి, ప్రాణనాథ భగవాన్, మీరు ధనమును విభజించి మాకు ఇస్తామన్నారు, సంతోషమే. అయితే సప్త సముద్రాలతో అలవాలమైన ఈ భూమినంతా ఇస్తే కూడా అదంతా పొంది నేను ముక్తురాలను అవుతానా? పూర్ణత్వము పొందగలనా? పొందవలసినదేదైతే ఉన్నదో అదంతా పొందాను అనే తృప్తి నాకు లభిస్తుందా? నేను అమూతత్వమును పొందుతానని మీరు భావిస్తున్నారా? నేతి హా ఉవాచ యాజ్ఞవల్క్యో యథైవ ఉపకరణవతాం జీవితం తథైవ తే జీవితం స్యాత్ అమృతత్వస్యతు నాశాస్తి విత్తే నేతి. యాజ్ఞవల్క్యుడు, లేదు, ధనముచే మోక్షము అమృతత్వము పొందలేవు. అయితే లోకంలో సమస్త సంపద సాధనములు కలవారు ఎటువంటి సుఖ జీవితము అనుభవించగలరో అదంతా నీకు సిద్ధించగలదు. భోగసంపదలు అనే ఉపకరణాలతో భౌతికంగా సుఖము లభిస్తుందేమో, అంతవరకే. విత్తము వలన తదితర సంపదల వలన అమృతత్వము లభిస్తుందన్న ఆశయే పెట్టుకోవద్దు. ధనము చేత మోక్షము యొక్క ఉస్కుడా ఊహించటానికి కుదరదు. మంత్ర 3.2.4.3 సాహోవాచ మైత్రేయీ ఏనాహం నామృతా శ్యాం కమహం తేన కుర్యాం యదేవ భగవాన్ వేద తదేవ మే బ్రూహీతి. 3.3 సహా ఉవాచ మైత్రేయీ ఏనాహం న అమృతాస్యాం కిం అహం తేన కుర్యాం యత్ ఏవ భగవాన్ వేద తదేవ మే బ్రూహి ఇతి. మైత్రేయీ, దేనిచే అమరత్వము లభించుటలేదో అట్టి సంపదలు నాకెందుకు? హే ప్రాణేశ్వర యాజ్ఞవల్క్య మహర్షి మహానుభావన్, ఏ ధనము సంపదలచే నాకు శాశ్వత సుఖమగు మోక్షము లభించదో అట్టి పైపై మెరుగుల వంటి వాటి వలన నాకేమీ ప్రయోజనము కనిపించటలేదు స్వామి. అందుచేత మహాత్మా, పరమ పూజ్యులగు మీరు ఎద్దానిని ముక్తి సాధనముగా ఎంచి గృహము నుండి సన్యసించాలనుకుంటున్నారు, అట్టి సన్యాసమార్గమును నేను కూడా అనుసరించినట్లు అనుగ్రహించండి. ఆ మార్గము నాకు కూడా చూపండి. అమృతస్థానము కొరకై నాకు ఏది బోధించాలో అది ఇప్పటికిప్పుడే నాపై దయతో బోధించండి. మంత్ర 4.2.4.4 సహోవాచ యాజ్ఞవల్క్యః ప్రియా బతారే నహ సతి ప్రియం భాషస ఏహ్యాస్వ వ్యాఖ్యాస్యామితే వ్యాచక్షాణస్యతు మే నిదిధ్యాసస్వేతి. 4.4 సహ ఉవాచ యాజ్ఞవల్క్యః ప్రియా బతారే నహ సతీ ప్రియం భాషస ఏహ్యాః స్వవ్యాఖ్యాస్యామి తే వ్యాచక్షాణస్యతు మే నిదిధ్యాసస్వ ఇతి. యాజ్ఞవల్కీడు, ఓ మైత్రేయీదేవి, నీవు అట్లా పలకటము నాకు చాలా సంతోషమును కలుగజేస్తోంది. ఇతః పూర్వము నాకు నీవు ఎంతగా నీ అనకువ ప్రేమ సేవలచే నాకు ఇష్టురాలవైనావో అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ విధముగా అమృతత్వమును ఆశయముగా పలుకుటచే ప్రేమాస్పదురాలవగుచున్నావు. ఇటు వచ్చి కూర్చొనుము. నీవు అభిలషించిన తీరుగా మోక్ష సాధనము అగు బ్రహ్మజ్ఞానము గురించి చెప్పుకుందాము. నేను చెప్పు విశేషముల పట్ల నిదిధ్యాస కలదానవై అట్టి వాక్యార్థములను ధ్యానించుచు అట్టి స్థానమును చేరదవుగాక. మంత్ర 5.4.5. సహోవాచ నవా అరే పత్యః కామాయ పత్యః ప్రియో భవత్యాత్మనస్తు కామాయ పత్యః ప్రియో భవతి. నవా అరే జాయాయే కామాయ జాయా ప్రియా భవత్యాత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. నవా అరే పుత్రాణాం కామాయ పుత్రాః ప్రియా భవంత్యాత్మనస్తు కామాయ పుత్రాః ప్రియా భవంతి. నవా అరే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవత్యాత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి. నవా అరే బ్రహ్మణః కామాయ బ్రహ్మ ప్రియం భవత్యాత్మనస్తు కామాయ బ్రహ్మ ప్రియం భవతి. నవా అరే క్షత్రస్య కామాయ క్షత్రం ప్రియం భవత్యాత్మనస్తు కామాయ క్షత్రం ప్రియం భవతి. నవా అరే లోకానాం కామాయ లోకాః ప్రియా భవంత్యాత్మనస్తు కామాయ లోకాః ప్రియా భవంతి. నవా అరే దేవానాం కామాయ దేవాః ప్రియా భవంత్యాత్మనస్తు కామాయ దేవాః ప్రియా భవంతి. నవా అరే భూతానాం కామాయ భూతాని ప్రియాణి భవంత్యాత్మనస్తు కామాయ భూతాని ప్రియాణి భవంతి. నవా అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవత్యాత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవత్యాత్మా. వా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్యో మైత్రేయాత్మనో వా అరే దర్శనేన శ్రవణేన మత్య విజ్ఞానేనేదం సర్వం విదితం. 5.5 సహ ఉవాచ నవా అరే పత్యః కామాయ పత్యః ప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పత్యః ప్రియో భవతి. ఈ జీవునికి కనిపించే ప్రియమైన వస్తువులు ఏమేమి? భార్య, భర్త, సంపద, సంతానము మొదలైనవి కదా. అట్టి ప్రియత్వము గురించి ఇప్పుడు కొంచెము విచారణ చేద్దాము. ఒక స్త్రీకి తన భర్త ప్రియమైన వస్తువుగా ఉంటున్నాడు. ఎందుకు? భర్త యొక్క శరీరములో ప్రత్యేకత చేతన, లేక భర్త యొక్క సుఖసంతోషాల కొరక? కానే కాదు, ఆత్మకు భర్త అనునది ప్రియము. కాబట్టి ఇక్కడ భర్త ప్రియముగా అనుభూతమగుచున్నాడు. నవారే జాయాయే కామాయ జాయా ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. ఒకనికి భార్య ప్రియమైన వస్తువు అగుచున్నది, అది ఆ భార్య యొక్క ప్రయోజనము కొరక కాదు. ఆత్మకు భార్యను కోరుకొనుట అనునది ప్రియము. అయినప్పుడే సందర్భానుసారముగా భర్తకు భార్య ప్రియమైన వస్తువుగా అనుభవమవటం లోకల్లో జరుగుచున్నది. నవారే పుత్రాణాం కామాయ పుత్రాః ప్రియా భవంతి ఆత్మనస్తు కామాయ పుత్రాః ప్రియా భవంతి. అట్లాగే సంతానములోని ఏదో ప్రత్యేకత చేతనో లేక వారి యొక్క ప్రయోజనము కొరకే సంతానము ప్రియము అవటంలేదు. మరి ఆత్మసంతానము కోరుకొనుట అను ప్రియత్వము కలిగి ఉండటము చేత ఆత్మకు సంతానము ప్రియముగా ఆగుచున్నది. అట్లా కనిపించుచున్నది, అనిపించుచున్నది. నవారే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి. విత్తము ధనము యొక్క ప్రయోజనము కొరకే విత్తము ధనము ప్రియముగా ఉండటములేదు. మరి ఆత్మ యొక్క అభిలాషచే విత్తము నాకు ప్రియము అని అనుకోబట్టి విత్తము ప్రియముగా అనిపించటము జరుగుతోంది. అంతేగాని ధనసంపద స్వయముగా ప్రియమైనది కాదు. నవారే బ్రహ్మణః కామాయ బ్రహ్మ ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ బ్రహ్మ ప్రియం భవతి. బ్రాహ్మణుని యొక్క ప్రయోజనము కొరకై ఒకనికి బ్రాహ్మణుడు ప్రియముగా అవటంలేదు. మరి ఎందుచేతనంటే ఆత్మకు బ్రాహ్మణుడు ప్రియము అయినప్పుడే ఈ ఎదురుగా గల బ్రాహ్మణుడు ప్రియముగా అనుభూతమగుచున్నాడు. నవారే. క్షత్రస్య కామాయ క్షత్రం ప్రియం భవతి. ఆత్మనస్తు కామాయ క్షత్రం ప్రియం భవతి. క్షత్రియుని ప్రయోజనము కొరకై ఒకనికి క్షత్రియుడు ప్రియము అగుటలేదు. ఆత్మ తన నిమిత్తము క్షత్రియుని ప్రియముగా భావించుచుండటం చేత ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న క్షత్రియుడు ప్రియముగా పొందబడుచున్నాడు. ఆత్మ యొక్క ప్రియముచేత క్షత్రము కార్యదక్షత ప్రియము అవుతోంది. నవారే. లోకానాం కామాయ లోకాః ప్రియా భవంతి. ఆత్మవస్తు కామాయ లోకాః ప్రియా భవంతి. ఈ ఎదురుగా గల లోకముల ప్రయోజనము కొరకే లోకములు ప్రియము అవటం లేదు. ఆత్మకు లోకములు అననవి కోరుకోవటము ప్రియమైనప్పుడు లోకములు ప్రియరూపములుగా పొందబడుచున్నాయి. నవారే. దేవానాం కామాయ దేవాః ప్రియా భవంతి. ఆత్మనస్తు కామాయ దేవాః ప్రియా భవంతి. దేవతలు ఆ దేవతల ప్రయోజనము కొరకై ప్రియముగా అగుచున్నారా? కానే కాదు, తనకు దేవతలు ప్రియము అయినప్పుడు తన ఆత్మ యొక్క ప్రయోజనము కొరకే దేవతలు ప్రియమైనవారుగా అగుచుండటము జరుగుతోంది. నవారే. భూతానాం కామాయ భూతాని ప్రియాణి భవంతి. ఆత్మనస్తు కామాయ భూతాని ప్రియాణి భవంతి. నిశ్చయముగా సహప్రాణుల ప్రియము కొరకై ప్రాణులు ప్రియము అవటం లేదు. ఆత్మకు సహప్రాణుల పట్ల ప్రియము రూపము పొంది ఉన్నప్పుడు సహప్రాణులు ప్రియమైనవారుగా ప్రియభావన పొందటము ఇక్కడ జరుగుతోంది. నవారే. సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. సర్వము కూడా ఆ సర్వము యొక్క ఉపయోగము లేక ప్రయోజనము కొరకే ప్రియముగా అవటము లేదు. ఆత్మకు ఈ సర్వము ప్రియముగా అనిపిస్తోంది, అప్పుడిక ఈ సర్వము ప్రియముగా అనిపిస్తోంది. ఆత్మా వా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్యో మైత్రేయి. ఆత్మనో వా అరే దర్శనేన శ్రవణేన మత్యా విజ్ఞానేన ఇదం సర్వం విదితం. సమస్తము ఆత్మకొరకేగాని అన్యము కొరకు మరెవరినో ఉద్ధరించటానికి కాదు. అందుచేత ఓ మైత్రేయి, ఆత్మయే దర్శించతగనది, వినతగనది, మననము చేయతగనది, ధ్యాస కలిగి ఉండవలసినది కూడా. అంతేగాని ఆత్మకు అన్యమైనదేది స్వతహగా ప్రియమైనది కాదు, సుందరమైనది కాదు. ఓ ప్రియరాల, ఆత్మ యొక్క దర్శనముచే సర్వము ఆత్మగా దర్శించు అభ్యాసముచే శ్రవణముచే వినబడేదంతా ఆత్మ విన్యాసముగా భావించుటచే ఆత్మను ఎరుగుటచే ఈ కనబడేదంతా ఆత్మగా ఎరుగుచుండుటచేత ఈ సర్వము వాస్తవానికి ఏమై ఉన్నదో తెలిసిపోవుచున్నది. మంత్ర 6.2.4.6. బ్రహ్మ తం పరాదాద్యోన్యత్రాత్మనో బ్రహ్మ వేద క్షత్రం తం పరాదాద్యోన్యత్రాత్మన క్షత్రం వేద లోకాస్తం పరాదుర్యోన్యత్రాత్మనో లోకాన్వేద దేవాస్తం పరాదుర్యోన్యత్రాత్మనో దేవాన్వేద భూతాని తం పరాదుర్యోన్యత్రాత్మనో భూతాని వేద సర్వం తం పరాదాద్యోన్యత్రాత్మనః సర్వం వేదేదం బ్రహ్మేదం క్షత్రమిమే లోకా ఇమే దేవ ఇమాని భూతానిదం సర్వం యదేమాత్మా. 6.6. బ్రహ్మ తం పరాత్ ఆద్యో అస్య అత్ర ఆత్మనో బ్రహ్మ వేద క్షత్రం తం పరాత్ ఆద్యో అన్యత్ర ఆత్మనః క్షత్రం వేద లోకాస్తం లోకాః తం పరాదుర్యో అన్యత్ర ఆత్మనో లోకాన్ వేద దేవాస్తం పరాదుర్యో అన్యత్ర ఆత్మనో దేవాన్ వేద భూతాని తం పరాదుర్యో అన్యత్ర ఆత్మనో భూతాని వేద సర్వం తం పరాదుర్యో అన్యత్ర ఆత్మనః సర్వం వేద ఇదం బ్రహ్మ ఇదం క్షత్రం ఇమే లోకా ఇమే దేవ ఇమాని భూతాని ఇదం సర్వం యత్ అయం ఆత్మా. అఖండమగు ఆత్మయే బ్రాహ్మణ అక్షత్రియ వైశ్య శూద్రాది చాతుర్యణ్యములుగాను లోకములుగాను దేవతలుగాను జీవులుగాను సమస్తముగాను ఉన్నది. ఎవ్వరైతే బ్రాహ్మణులనుగాని క్షత్రియులనుగాని వైశ్యులనుగాని శూద్రులనుగాని లోకములనుగాని దేవతలనుగాని భూతములనుగాని ఆత్మకంటే వేరు అనే అనుభవముతో చూస్తాడో అట్టివాడు ఎవరినిని ఆత్మకు వేరుగా చూస్తే వారిచే అన్యముగా చూడబడగలడు. ఈ కనబడే పై వివరములతో కూడా సర్వము ఆత్మకంటే వేరు అను పరాభవ అవమానించు దృష్టితో చూస్తే సర్వము చేత అతడు పరాభవించబడుచున్నాడు. అనాత్మదృష్టిగానే అనుభవము పొందుచున్నాడు. కనుక ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, లోకములు, దేవతలు ఇవన్నీ కూడా ఆత్మస్వరూపములే. ఆత్మకు అభిన్నము అనుభావనతో చూడబడుగాక. దేనిని ఆత్మకు వేరుగా చూస్తావో అద్దానిచే ఓహో, ఈతడు నన్ను ఆత్మకు వేరుగా చూస్తున్నాడే అని ఆతనిని అది అవమానించుచున్నది. అట్టి దర్శనము చ్యుతి అసమాధి కూడా. మంత్ర 7.2.4.7 సయథా దుందుభేర్హన్యమానస్య న బాహ్యాంచ్ దాంచక్నియత్ గ్రహణయ దుందుభేస్తు గ్రహణేన దుందుభ్యాఘాతస్య వా శబ్దో గృహీత 7.7 సయథా దుందుభేహ న్యమానస్య న బాహ్యాన్ శబ్దాన్ బాహ్యాన్ శబ్దాన్ శక్నియత్ గ్రహణాయ దుందుభేస్తు గ్రహణేన దుందుభ్యాఘాతస్య వా శబ్దో గృహీత. గొప్ప దుందుభి యుద్ధంలో మ్రోగించే నగారా, ను పెద్దగా మ్రోగిస్తున్నప్పుడు ఇక తదితర శబ్దములు వినపడవు. ఆ దుందుభి యొక్క ఢాం ఢాంభాం శబ్దములు వినపడనంతగా తదితర జనుల మాటలు, తదితర వాయిద్యాలు వినబడవు కదా. అట్లాగే ప్రజ్ఞ యొక్క లేక ఎరుక యొక్క ప్రదర్శనమే జాగ్రత్ స్వప్న సుషుప్తులలో భాసిస్తోంది. అట్టి కేవల ప్రజ్ఞారూపమగు పరబ్రహ్మమును తెలుసుకున్న తరువాత జాగ్రత్ స్వప్న సుషుప్తు విషయాలన్నీ ఆ కేవల ప్రజ్ఞలో ఇమిడిపోయినవై ప్రజ్ఞకు వేరుగా కనిపించవు. ఆత్మను ఎరిగినప్పుడు సర్వము ఆత్మగా స్వభావసిద్ధంగా అనుభూతమవుతుంది. మంత్ర 8.2.4.8 స యథా శంఖస్య ధ్మాయమానస్య న బాహ్యాంచుదాంచక్నియాద్ గ్రహణాయ శంఖస్య తు గ్రహణేన శంఖధ్మస్య వా శబ్దో గృహీత 8.8 స యథా శంఖస్య ధ్మాయమానస్య న బాహ్యాన్ శబ్దాన్ శక్నియాత్ గ్రహణాయ శంఖస్య తు గ్రహణేన శంఖధ్మస్య వా శబ్దో గృహీత. పెద్దగా శంఖానినాదము మ్రోగుతూ ఉండగా బయట జనించే పిల్లి కూతల వంటి శబ్దాలు వినబడతాయా? లేదు కదా. తదితర శబ్దాలన్నీ శంఖనినాదములో కలిసిపోయి శంఖానాదమే వినబడినట్లుగానే సర్వభేదములు ఆత్మదర్శనములో ఏకమైపోతున్నాయి. వారు అటువంటివారు, వీరు ఇటువంటివారు, వారు గొప్పవారు, వీరు కాదు, అది అట్లా, ఇది ఇట్లా, ఇంకేదో ఇట్లు, ఇవన్నీ ఆత్మభావనేందు లయించిపోయి ఆత్మకు అద్వితీయమవుతాయి. మంత్ర 9.2.4.9 స యథా వీణాయే వాద్యమానాయే న బాహ్యాంచుదాంచక్నియాద్ గ్రహణాయ వీణాయే తు గ్రహణేన వీణావాదస్యవ శబ్దో గృహీత 9.9 స యథా వీణాయే వాద్యమానాయే న బాహ్యాన్ శబ్దాన్ శక్నియాత్ గ్రహణాయ వీణాయే తు గ్రహణేన వీణావాద్యస్యవ శబ్దో గృహీత. పెద్దగా వీణ మ్రోగుతూ ఉంటే అది వినుచుండగా తదితరంగా జనించే శబ్దాలను వినము. వీణావాద్య శబ్దము మాత్రమే చెవులకు వినబడుతుంది కదా. బ్రహ్మమును గురించి వినుచున్నవానికి చాతుర్వర్ణ్య భేదములు, 14 లోకముల భేదములు, కాలభేదములు, వస్తుభేదములు, గుణభేదములు, ఆకారభేదములు కనబడవు. అతడు బ్రహ్మమును మాత్రమే దర్శించుచు, వినుచూ, స్వీకరిస్తూ ఉంటాడు. తదితర లోక సంబంధమైన వింత విశేషాలన్నీ వీణానదము ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు అల్లంత దూరం నుండి వినబడే పక్షుల కలకలము వలె బహుచిన్న విషయాలవుతాయి. మంత్ర 10.2.4.10 స యథా ద్రైధాగ్నిరభ్యాహితాత్పృతద్ధుమా వినిశ్చరంత్యేవం వా అరేస్య మహతో భూతస్య నేహస్వసితమేతద్ యదృగ్వేదో యజుర్వేదః సామవేదోథర్వాంగిరస ఇతిహాసః పురాణం విద్యా ఉపనిషదః శ్లోకాః సూత్రాణేను వ్యాఖ్యానాని వ్యాఖ్యానాని సామవేదసథర్వాంగర్ససితిహాసస్పురాణం విద్యాసుపనిషద శ్లోకా సూత్రాణి అనువ్యాఖ్యానాని వ్యాఖ్యానని అస్యవేతాని నేహస్వసితాని 10.10 స యథార్ద్రేధాగ్నే అభ్యాహితాత్ పృథక్ ధూమా వినిశ్చరంతి ఏవం వా ఆరే అస్య మహతో భూతస్య నిస్వసితం ఏతద్యత్ ఋగ్వేదో యజుర్వేదః సామవేదో అథర్వ అంగిరస ఇతిహాసః పురాణం విద్యా ఉపనిషదః శ్లోకాః సూత్రాణి అనువ్యాఖ్యానాని వ్యాఖ్యానాని యస్యేవ ఏతాని సర్వాణి నిస్వసితాని. తరికట్టెలను మండిస్తున్నప్పుడు పొగ ఏకమై బహిర్గతమగుచున్న రీతిగా ఇక్కడి భూతముల భేదమంతా ఆత్మతత్వము సమక్షంలో ఏకము మాత్రమే. పొగ ఒక్కటే అయినట్లు ఆత్మ ఏకమే అయి ఉన్నది. అట్లాగే ఋగ్వేదేజుర్వేద సామవేద అధర్వణ వేదములు అజ్జరసములు నాట్యము సంగీతము మొదలైన వేద ఉపశాఖలు ఇతిహాసములు పురాణములు ఉపనిషత్తులు ఆత్మతత్వ శ్లోకములు సకల విద్యలు బ్రహ్మసూత్రములు వాటి గురించిన వ్యాఖ్యానములు ఇవన్నీ కూడా తత్వం రూప ఆత్మచైతన్యము యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు మాత్రమే. ఈ సమస్తము సర్వదా సర్వత్రా పరబ్రహ్మమే. కనుక ఆత్మనే తెలుసుకొంటూ దర్శిస్తూ ఆత్మయే నీవై ఉండుము. మంత్ర 11.2.4.11 స యథా సర్వాసామపాగ్ సముద్ర ఏకాయనమేవం సర్వేషాగ్ స్పర్శానాం త్వగేకాయనమేవ సర్వేషాం గంధానాం నాసికేకాయనం ఏవం సర్వేషాగ్ రసానాం జిహ్వైకాయనమేవ సర్వేషాగ్ రూపాణం చక్షురేకాయనమేవ సర్వేషాం శబ్దానాం శ్రోత్రమేకాయనమేవ సర్వేషాం సంకల్పానాం మన ఏకాయనం ఏవం సర్వాసాం విద్యానాం హృదయమేకాయనమేవ సర్వేషాం కర్మణం హస్తావేకాయనమేవ సర్వేషామానందానముపస్థ ఏకాయనం ఏవం సర్వేషాం విసర్గాణాం పాయరేకాయనమేవ సర్వేషామధ్వనాం పాదావేకాయనమేవ సర్వేషాం వదానాం వాగేకాయనం 11.11 స యథా సర్వా సామపాగ్ సముద్ర ఏక ఆయనం ఏవం సర్వేషాం స్పర్శానాం త్వక్ ఏకాయనం ఏవం ఏ విధంగా నదులలోని కాలువలలోని నూతులలోని జలములన్నిటికీ చిట్ట చివరకు సముద్రమే జనన స్థానము గమ్యస్థానము కూడా అయి ఉన్నదో ముదుకఠిన స్పర్శలన్నిటికీ చర్మమే ఏకైక జనన విలీన స్థానము గమ్యస్థానము అగుచున్నదో సర్వేషాగ్నరసానాం జిహ్వ ఏకాయనం ఏవం సర్వేషాగ్న గంధానాం నాసికా ఏకాయనం ఏవం సర్వేషాగ్న రూపాణం చక్షుః ఏకాయనం ఏవం సర్వేషాం శబ్దానాగ్ శ్రోత్రం ఏక ఆయనమేవం సమస్త రుచులకు నాలుకయే ఏకాయన స్థానము సర్వర్కములైన సువాసన దుర్వాసనలకు జనన ప్లయస్థానము నాసిక ముక్కు ఏ అయి ఉన్న తీరుగా సర్వరూపానుభవములకు ఏకైక జనన లయస్థానము కళ్లే అగుచున్న విధంగా సర్వశబ్దములకు చెవులే జనన లయ ఏకైక స్థానము అయి ఉన్నట్లుగా ఆత్మయే సమస్తమునకు జనన లయస్థానము సర్వేషాం సంకల్పానాం మన ఏకాయనం ఏవం సర్వాసాం విద్యానాం హృదయం ఏకాయనం ఏవం సర్వేషాం కర్మణాం హస్తవైకాయనమేవ సర్వేషాం ఆనందానాం ఉపస్థ ఏకాయనమేవం సర్వేషాం విసర్గాణాం పాయః ఏకాయనమేవం సర్వేషాం అధ్వనాం పాదావ ఏకాయనం ఏవం సర్వేషాం వేదానాం వాక్ ఏకాయనం సర్వసంకల్పములకు మనస్సే ఏకైక జనన లయస్థానము సర్వ విద్యలకు ఫోర్ ఓల్ లర్నింగ్స్ హృదయమే ఏకైక జనన గమ్యస్థానము సర్వకర్మలకు ఈ ఉభయ హస్తములే చేతులే ఏకైక జనింపజేయు అలయమగు స్థానము సర్వ శృంగారానందములకు ఉపస్థయే ఏకైక జనన లయస్థానము సర్వ విసర్జనలకు పాయువు ఏకైక జనన స్థానము సర్వ నడకలకు పాదములే ఏకైక జనన స్థానము గమ్యము కూడా సర్వవేదమంత్రములకు వాక్కుయే ఏకైక ప్రారంభ లయస్థానము మంత్ర 12.2.4.12 స యథా సైంధవఖిల్య ఉదకే ప్రాస్త ఉదకమేవానువలియేత నహాస్యోద్గ్రహణాయేవ నహాస్యోద్గ్రహణాయేవ స్యాద్ యతో యతస్త్వాదదిత లవణమేవైవం వార ఇదం మహద్భూతమనంతమపారం విజ్ఞానఘన ఏవైద్భ్యో భూతేభ్యః సముత్థాయ ఏతేభయస్భూతేభయస్ సముత్థాయ తాన్యేవాను వినశ్యతి న ప్రేత్య సంజ్ఞాస్థిత్యరే బ్రవీమితి హోవాచ యాజ్ఞవల్క్యః 12.12 స యథా సాయంతవఖిల్య ఉదకే ప్రాస్త ఉదకమేవ అనువలియేత జలము వలననే పుట్టిన సాయంధవలవణ స్ఫటికము తిరిగి జలములో పడవేగానే కరిగిపోయిన తరువాత అద్దానిని వెనుకకు ఎవ్వరూ మరల్చలేరు కదా. అప్పుడు ఆ లవణము కరిగిపోయిన నీరు ఎచ్చట రుచి చూస్తే అక్కడ ఉప్పగా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ లవణము యొక్క ఆకారము ఎక్కడున్నది? జలమంతా నిండి ఉన్నది కదా. నహాస్య హాస్య ఉద్గ్రహణయవస్యత్ యతో యతస్త్వాదదిత లవణమేవైవం వార ఇదం మహద్భూతం అనంతం అపారం విజ్ఞానఘన ఏవ ఏతేభ్యో భూతేభ్యః సముత్థాయ తానేవాను వినశ్యతి న ప్రేత్య సంజాస్తి ఇతరే బ్రవీమితి హ ఉవాచ యాజ్ఞవల్క్యమః అట్లాగే ఓ మైత్రేయ, ఈ జగదృశ్యమంతా వాస్తవానికి తెలుసుకొనుటాను తత్వముగు విజ్ఞానఘన స్వరూపమే. తెలియబడేదంతా తెలుసుకొను ప్రజ్ఞారూపమే. తెలుసుకొనుచున్నదే తెలియబడుచున్న సమస్తముగాగుచున్నది. తెలుసుకొనువాడు తెలియబడినది కూడా ఏమగు అనంత అపార విజ్ఞానఘనమే. అసంగుడగు అనట్టాచ్డ్ పరమాత్మకు ఉపాధి మాత్రము అపకరణ మాత్రము అగు ఈ దేహేంద్రియములు విషయ రూపములుగా జనించినవై నామరూపాత్మకంగా వ్యవహరించుచున్నాయి. పరమాత్మ అనే జలములో అవన్నీ కూడా నదులన్నీ సముద్రమును జేర్చుచున్నట్లు తిరిగి లయము పొందుచున్నాయి. పరమాత్మ నుండి జీవాత్మ బయల్వెడలి ఆయా ఉపాధులలో ప్రయాణించు నదీ జలము వలె తిరిగి పరమాత్మయందే లయిస్తున్నది అని యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయికి వివరించారు. మంత్ర 13.2.4.13 సా హోవాచ మైత్రేయత్రైవ మా భగవానముహద్ న ప్రేత్య సంజాస్తితి సహోవాచ న వా అరేహం మోహం బ్రవిమ్యలం వా అర ఇదం విజ్ఞానాయ. 13.13 సహ ఉవాచ మైత్రేయీ యత్రైవ మా భగవాన్ అముమోహన్ న ప్రేత్య సంజ్ఞా అస్తి ఇతి సహ ఉవాచ యాజ్ఞవల్క్యో నవారే అహం మోహం బ్రవీమి అలం వా అరయిదం విజ్ఞానాయ మైత్రేయి. హే భగవాన్ పాణేశ్వర, పూజ్యులకు మీరు ఇప్పుడు చెప్పుచున్నది నాకు కొంచెము భ్రమను కలుగజేస్తోంది. స్వామి, పరబ్రహ్మమునందు నేను లయించినప్పుడు ఇక ఆపై నేను నీవు ఖాతడు ఇది మొదలైన సంజ్ఞలన్నీ లేనివిగా ఆగుచున్నాయని ఉప్పు స్ఫటికమువలే కరిగిపోతాయని నన్ను భయపెట్టుచున్నారు. నేను మోహమును పొందుచున్నాని నాకు అనిపిస్తోంది. యాజ్ఞవల్క్యుడు సర్వదా పరబ్రహ్మ స్వరూపమగు ఓ మైత్రేయి, నేను మోహబెట్టి నిన్ను భ్రమింపజేయటము లేదు. విజ్ఞాన ఘనస్వరూపము గురించి నీవు తెలుసుకొనుటను ఉద్దేశిస్తున్నాను. ఇంకా నీవే ఆత్మయందు పరిచ్ఛేదనము అను విరుద్ధ ధర్మము గ్రహిస్తున్నావు. మంత్ర 14.2.4.14 యత్ర హి ద్వైతమివ భవతి తదితర ఇతరం జిఘ్రతి తదితర ఇతరం పశ్యతి తదితర ఇతరం శృణోతి తదితర ఇతరమభ్యవదతి తదితర ఇతరం మనుతే తదితర ఇతరం విజానాతి. యత్ర వా అస్య సర్వమాత్మైవ భూత్ తత్కేన కం జిఘ్రేత్ తత్కేన కం పశ్యేత్ తత్కేన కం శృణుయాత్ తత్కేన కమభ్యవదేత్ తత్కేన కం మన్విత తత్కేన కం విజానీయత్. ఏనేదం సర్వం విజానాతి తం కేన విజానీయద్ విజ్ఞాతారమరే కేన విజానీయాదితి. 14.14 యత్ర హి ద్వైతం ఇవ భవతి తదితర ఇతరం పశ్యతి తదితర ఇతరం జిఘ్రతి తదితర ఇతరం శృణోతి తదితర ఇతరం అభివదతి తదితర ఇతరం మనుతే తదితర ఇతరం విజానాతి. ఎప్పుడు ఎక్కడ ద్వైతము భావించబడుతుందో అక్కడ అప్పుడు ఇతరుడు జీవుడు తదితరమును దర్శిస్తున్నాడు, తదితరమును వాసన చూస్తున్నాడు, తదితరమైనది మాట్లాడుచున్నాడు, తదితరమైన ఇతరమును తలంచుచున్నాడు, తదితరమైన ఇతరమును తెలుసుకుంటూ ఉన్నాడు. దృష్టాంతానికి చూస్తూ ఉన్నప్పుడు, వాసన అనుభవిస్తూ ఉన్నప్పుడు, మాట్లాడుచూ ఉన్నప్పుడు, ఆలోచిస్తూ ఉన్నప్పుడు నీవు వేరువేరుగా ఆగుచున్నావా? లేదు కదా. అట్లాగే జీవాత్మ యొక్క అనేక సందర్శనముల సందర్భములో కూడా పరమాత్మ వేరువేరుగా ఆగుటలేదు. సర్వత్రా అఖండాత్మయే సర్వదా వెల్లివిరుస్తోంది. యత్ర వా అస్య సర్వం ఆత్మైవ ఆభూత్ తత్కేన కం జిగ్రేత్ తత్కేన కం పశ్యేత్ తత్కేన కం శృణుయాత్ తత్కేన కం అభివదేత్ తత్కేన కం మన్విత తత్కేన కం విజానీయాత్. ఏనా ఇదం సర్వం విజానాతి తం కేన విజానీయాత్ విజ్ఞాతారం అరేకేన విజానీయాత్ ఇతి ఇతి చతుర్థం బ్రాహ్మణం. సర్వము ఎల్లప్పటికీ ఆత్మయే అయి ఉన్నది. ఆత్మకు భిన్నమై నేను నీవు జగత్తు మొదలైనవేవీ లేవు. మట్టియే అనేక కుండలు మొదలైన పాత్రలుగాను బంగారమే అనేక ఆభరణములుగాను కనిపించురీతిగా ఆత్మయే అజ్ఞాన దృష్టిచే నేను నీవు జ్ఞాని అజ్ఞాని ఇత్యాది అనేక అసంఖ్యాక భేదములు ఉన్నట్లుగా దర్శిస్తోంది, దర్శనమవుతోంది. ఆత్మజ్ఞాన దృష్టిచే ఇదంతా అఖండమగు అద్వితీయ పరమాత్మ స్వరూపముగా తెలియవచ్చుచున్నది అని ఎవరికి అనిపిస్తోందో అతడే ఆత్మను ఎరిగినవాడు. అట్టి ఆత్మగురించి ఎరిగినవాడు ఇక దేనిచేత దేనిని వాసన చూస్తాడు? దేనితో దేనిని చూస్తాడు? దేనితో దేనిని వింటాడు? దేనితో దేనిని మననం చేస్తాడు? దేనితో దేనిని తెలుసుకుంటాడు? ఆ చూస్తున్నవాడు చూడబడున్నది, ఆ వాసన చూచువాడు వివాసన విషయము, ఆ వింటున్నవాడు వినబడున్నది, ఆ మననము చేయువాడు ఆలోచించబడున్నది, ఆ తెలుసుకొనుచున్నవాడు తెలియబడున్నది, అంతా అఖండ బ్రహ్మమే అయి ఉన్నది. ఇద్దాని చేత ఇదంతా తెలియబడుచున్నదో అట్టిది దేని చేత తెలియబడగలదు? ఓ మైత్రేయి, తెలుసుకొనుచున్నది తెలియబడున్నది ఆ తెలుసుకొనుచున్న దానిని తెలుసుకొనుచున్నది అంతా కూడా విజ్ఞానాత్మయే. మరింకేదీ ఎక్కడా ఎప్పుడూ లేదు. ఇతి బృహదారణికోపనిషత్ చతుర్థాధ్యాయే మైత్రేయీ బ్రాహ్మణం సమాప్తం. 4-5 పంచమం బ్రాహ్మణం మధు బ్రాహ్మణం అథ పంచమం బ్రాహ్మణం. మంత్ర 1.2.V.1 ఇయం పృథివీ సర్వేషాం భూతానా మధ్వస్యే పృథివ్యే సర్వాణి భూతాని మధు యశ్చయమస్యాం పృథివ్యాం తేజోమయోమూతమయః పురుషో యశ్చయమధ్యాత్మక్ శరీరస్తేజోమయోమూతమ్య పురుషః అమృతమ్యస్పురుషస్యమేవ సయోయమాత్మేదమమూతమిదం బ్రహ్మేదం సర్వం 1.1 ఇయం పృథివీ సర్వేషాం భూతానాం మధు అస్యే పృథివ్యే సర్వాణి భూతాని మధు యశ్చ అయం అస్యాం పృథివ్యాం తేజోమయో అమృతమయః పురుషో. ఈ పృథివీయే సర్వజీవులకు వారి వారి భౌతిక దేహముల ఉత్పత్తి స్థానము కదా. అందుచేత ఒక పసిబిడ్డకు అమ్మమ్మ పాలు ఎంత ఇష్టమో జీవులందరికీ ఈ భూమి అంతటి మధురమైనది. తల్లికి బిడ్డలంటే ఎంతగానో ఇష్టము కదా. అట్లాగే పృథివికి ఈ జీవులు కూడా అంతటి మధురము. ఈ పృథివీయందు ఏ తేజోమయుడు అమృతమయుడు అగు పురుషుడు ఉన్నాడో లేక ఏ పురుషకారము ఉ ఫంక్షనిన్ ఇంటల్లెక్ట్ సర్వదా ప్రకాశించున్నదో యశ్చ అయం అధ్యాత్మం శరీరః తేజోమయో అమృతమయః పురుషో అయమేవ సయో అయం ఆత్మా ఇదం అమృతమిదం బ్రహ్మ ఇదం సర్వం. అట్లాగే ఆధ్యాత్మికంగా ఈ శరీరమును ఆశ్రయించి ఏ తేజోమయుడు అమృతమయుడు అగు పురుషుడు ఉన్నారో ఈ రెండు ఒక్కటే. ఆ భూమియందు ప్రకాశించు పురుషుడే ఈ దేహమునందు కూడా ప్రకాశమానుడగుచున్నాడు. ఏ తెలుసుకుంటూ ఉన్నవానిని తెలుసుకుంటూ ఈ దేహమున ఉన్నదని అద్దానిని దర్శించమని మైత్రేయికి యాజ్ఞవల్క్యుడు మైత్రేయీ బ్రాహ్మణములో చెప్పటం జరిగిందో ఆ పరమ పురుషుడే ఈ పృథివీయందు దేహభూమియందు కూడా సర్వదా ప్రకాశించుచున్నారు. ఈ జీవుడు సర్వదా అమృతమగు ఆత్మస్వరూపుడే. ఆత్మయే ప్రతి ఒక్క దేహమునందు సర్వదా వేంచేసియున్న విజ్ఞానఘనము. భూమిలోనూ సర్వజీవులలోనూ అత్యంత మధుర రసమయ్యున్నదే పరబ్రహ్మస్వరూపము. ఆత్మయే అమృతస్వరూపము. తేనె టీగలు మధువును పూపూ తిరిగి తిరిగి తెచ్చుకుని తేనె తుట్టెను నిర్మించుకును తీరుగా ఈ జీవులు తమ కర్మలచే భూమిని నిర్మించుకొనుచున్నారు. అందుకే జీవునికి భూమి ప్రియమగుచున్నది. భూమియే జీవులకు ఉత్పత్తి స్థానము కూడా. మంత్ర 2.2.V.2 ఇమా ఆపః సర్వేషాం భూతాన మధ్వసమపాగ్ సర్వాణి భూతాని మధు యశ్చయమాస్వప్సు తేజోమయోమృతమయః పురుషః యశ్చయమధ్యాత్మక్ రైతసస్తేజోమయోమృతమ్య పురుషోయమేవ సయోయమాత్మేదమమృతం ఇదం బ్రహ్మేదం సర్వం. 2.2 ఇమా ఆపః సర్వేషాం భూతాన మధ్వసమపాగ్ సర్వాణి భూతాని మధు యశ్చ అయమాసు అప్సు తేజోమయో అమృతమయః పురుషో యశ్చ అయం అధ్యాత్మం రై రే తసః తేజోమయో అమృతమయః పురుషో అయమేవ సయో అయం ఆత్మా ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఇక్కడి ఆపహ జలము సకల జీవులకు మధురమైనట్టిది. ఈ జలములకు సర్వ ప్రాణులు కూడా మధుర స్వరూపులు. జలమునందు ఏ తేజోమయ అమృతమయుడగు ఆత్మపురుషుడు మధురముగా ప్రకాశించుచున్నారో ఆ మధురమగు పరమపురుషుడే సకల ప్రాణులకు మధురస్వరూపుడు, మాధుర్యమగు స్వస్వరూపుడు. దేహేంద్రియ సముదాయము యొక్క కర్త ఎందుగల రేతస్సంపన్నుడు తేజోమయుడు అద్భుత స్వరూపుడు ఆయనయే. జలమునందు దేహేంద్రియములందు ఏ పరమ తేజోసంపన్న పురుషుడు ప్రకాశించుచున్నాడో అతడే ఆత్మపురుషుడు. అట్టి ఆత్మస్వరూపమే అమృతస్వరూపము. ఆయనయే పరబ్రహ్మస్వరూపము. ఆయనయే సర్వదా సర్వమయ్యున్నారు. మంత్ర 3.2.3 అయమగ్నేహ సర్వేషాం భూతాన మధ్వస్యాగ్నేహ సర్వాణి భూతాని మధు యశ్చయమస్మిన్నగ్నౌ తేజోమయోమూతమయః పురుషో యశ్చయమధ్యాత్మం వామ్యస్తేజోమయోమూతమ్య పురుషోయమేవ సయోయమాత్మేదమమూతం ఇదం బ్రహ్మేదం సర్వం. 3.3 అయం అగ్నేహ సర్వేషాం భూతానాం మధు అస్య అగ్నేహ సర్వాణి భూతాని మధు యశ్చ అయం అస్మిన్ అగ్నౌ తేజోమయో అమృతమయః పురుషో యశ్చయం అధ్యాత్మం వామ్యః తేజోమయో అమృతమయః పురుషో. ఈ అగ్నియే సమస్త భూతముల యొక్క జీవుల యొక్క మధురస్వరూపము. సమస్త భూతములు అట్టి అగ్ని యొక్క మధురస్వరూపులే. అగ్నియందలి తేజోమయుడు అమృతమయుడు అగు పురుషుడు. ఈ దేహేంద్రియ సంఘాతకర్తయందు ఉన్న వాక్మయుడు వాక్కును జనింపజేయు పురుషకారము అగు అమృతమయుడగు పురుషుడు. ఈ ఇద్దరూ ఒక్కటే. ఈయనయే ఆయన, ఆయనయే ఈయన కూడా. అయమేవ సయో అయం ఆత్మా ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఆ అభయరూపములతో ఉన్నది అమృతమయమగు ఆత్మయే. మధురము అమృతరూపము అగు ఆత్మయే ఇదంతా. నోటియందు శబ్దము పలుకు శక్తి రూపుడగు పురుషకారము. మాట్లాడబడుచున్న వాక్ స్వరూపము. మాట్లాడబడుచున్న విషయము. మాట్లాడుచున్నట్టి ప్రత్యేగాత్మ పురుషుడు. ఇవన్నీ ఆత్మయే, పరమాత్మయే, పరబ్రహ్మమే. మంత్ర 4.2.4 అయం వాయోః సర్వేషాం భూతాన మధ్వస్య వాయోః సర్వాణి భూతాని మధు యశ్చయమస్మిన్ వాయౌ తేజోమయోమూతమయః పురుషో యశ్చయమధ్యాత్మం ప్రాణస్తేజోమయోమూతమ్య పురుషోయమేవ సయోయమాత్మేదమమూతం ఇదం బ్రహ్మేదం సర్వం. 4.4 అయం వాయోః సర్వేషాం భూతానాం మధు అస్య వాయోః సర్వాణి భూతాని మధు. ఈ వాయువే సమస్త భూతజాలము యొక్క మధురమగు సారాంశరూపము. సమస్త భూతజాలము వాయువునకు కూడా మధురమగు సారాంశరూపమే. యశ్చ అయం అస్మిన్ వాయౌ తేజోమయో అమృతమయః పురుషో యశ్చ అయం అధ్యాత్మం ప్రాణః తేజోమయో అమృతమయః పురుషో అయమేవ సయో అయం ఆత్మేదం అమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. వాయువునందున్న తేజోమయుడగు అమృతపురుషుడు. దేహ ఇంద్రియ సంఘాతము యందు ఉన్నటువంటి ప్రాణరూపుడగు తేజోమయ పురుషుడు ఇద్దరూ ఒక్కటే. అమృతరూపులగు ఈ ఇరువురు పురుషులు ఆత్మస్వరూపులే. అఖండాత్మయే ఉభయ అమృతరూప పురుషులుగా రూపము కలిగి ఉన్నది. ఈ విధంగా వాయువునందు తేజోమయ అమృతరూపుడు సర్వజీవులయందలి తేజోమయ పురుషుడు కూడా అయి ఉన్న ఆత్మయే పరబ్రహ్మము. ఈ సర్వమూ పరబ్రహ్మమే. మంత్ర 5.2.5 అయమాదిత్యః సర్వేషాం భూతాన మధ్వస్యాదిత్యస్య సర్వాణి భూతాని మధు యశ్చయమస్మిన్నాదిత్యే తేజోమయోమూతమయః పురుషో యశ్చయమధ్యాత్మం చాక్షుషస్తేజోమయోమృతమ్య పురుషోయమేవ సయోయమాత్మేదమమృతమిదం బ్రహ్మేదం సర్వం. 5.5 అయం ఆదిత్యః సర్వేషాం భూతానాం మధు అస్య ఆదిత్యస్య సర్వాణి భూతాని మధు యశ్చ అయం అస్మిన్ ఆదిత్యే తేజోమయో అమృతమయః పురుషో యశ్చ అయం అధ్యాత్మం చాక్షుషః ఆ ఆదిత్యుడే సకల ప్రాణుల మాధుర్య స్వరూపమగు మధు. సర్వప్రాణులు ఆదిత్యునికి మాధుర్య స్వరూపములే. ఏ తేజోమయ అమృతమయ పురుషుడు ఆదిత్యునియందు ప్రకాశించుచున్నారో ఆ తేజోమయ అమృత పురుషుడే సర్వప్రాణుల ఎందుకూడా తేజోమయ అమృత పురుషుడే మధురముగా వెలుగొందుచున్నారు. ఆదిత్యుని యందు గల తేజోమయ అమృతరూపుడగు పురుషుడే ఈ దేహేంద్రియ సంఘాతకర్త ఎందు ఉన్నట్టి నేత్ర సంబంధితుడు అయిన అమృతరూప పురుషుడు కూడా. తేజోమయో అమృతమయః పురుషో అయం ఏవ కళ్లలోనూ కనిపించేదాని యందు ఉన్న పురుషుడే ఆత్మ. ఆ ఆత్మయే పరమాత్మ. ఆ పరమాత్మయే పరబ్రహ్మము. సయో అయం ఆత్మేదం అమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఈ సర్వము పరబ్రహ్మమే, అమృతమయమే. కళ్లలోని చూపు అను తేజస్సు, కళ్లతో చూడబడే దృశ్య తేజస్సు, కళ్లతో చూస్తున్న ద్రష్టరూప తేజస్సు అన్నీ కూడా ఒకే పరబ్రహ్మము యొక్క వేరువేరు ప్రదర్శనములే. సర్వదా ఇదంతా ఏకమేగాని అనేకము కాదు. ఈ సమస్తము బ్రహ్మమే. మంత్ర 6.2.V.6 ఇమా దిశః సర్వేషాం భూతానాం మధ్వాసాం దిశం సర్వాణి భూతాని మధు యశ్చయమాసు దిక్షు తేజోమయోమృతమయః పురుషో యశ్చయమధ్యాత్మ శ్రౌత్రః ప్రాతిసృత్కస్తేజోమయోమృతమ్య పురుషోయమేవ స యోయమాత్మేదమమృతమిదం బ్రహ్మేదం సర్వం. 6.6 ఇమా దిశః సర్వేషాం భూతానాం మధ్వాసాం మధు అసాం దిశాం సర్వాణి భూతాని మధు. ఈ దిక్కులన్నీ కూడా సకల ప్రాణులకు మాధుర్యమగు అనుభూతి వస్తు. అట్లాగే దిక్కులకు ఈ సకల ప్రాణులు మాధుర్యమగు రూపములు. యశ్చ అయమాసు దిక్షు తేజోమయో అమృతమయః పురుషో యశ్చ అయం అధ్యాత్మం శ్రౌత్రః ప్రాతిసృత్కః తేజోమయో అమృతమయః పురుషో అయమేవ. ఏ తేజోమయ అమృతమయ పురుషుడు దిక్కుల నిండా వెలుగుచున్నారో ఆ తేజోమయమృత పురుషుడే సకల ప్రాణులందు దిక్కుల రూపముగా కూడా వెలుగొందుచున్నారు. అంతేకాకుండా అధ్యాత్మమున చెవి అనే ఇంద్రియమునందు శబ్దము వినే సకల సందర్భములలో ఉండి ఉన్న తేజోమయ అమృతరు పురుషుడు కూడా ఆయనే. శబ్దము ఆయనయే, వినేది ఆయనయే. సయో అయం ఆత్మా ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఈ పురుషుడుగా ఏ ఆత్మ ఉన్నదో అదియే అమృతము, పరబ్రహ్మము. సర్వము అయి ఉన్నది కూడా ఆ మధుబ్రహ్మమే. చెవులలోని వినికిడి, వినబడుచున్న టివి, వినువాడు అంతా కూడా పరబ్రహ్మమే, అమృతమయమే, బ్రహ్మమే ఇదంతా. మంత్ర 7.2.V.7 అయం చంద్రః సర్వేషాం భూతానా మధ్వస్య చంద్రస్య సర్వాణి భూతాని మధు యశ్చయమస్మింశ్చంద్రే తేజోమయమూతమయః పురుషో యశ్చయమధ్యాత్మం మానసస్తేజోమయోమృతమ్య పురుషోయమేవ స యోయమాత్మేదమమృతమిదం బ్రహ్మేదం సర్వం. 7.7 అయం చంద్రః సర్వేషాం భూతానాం మధు అస్య చంద్రస్య సర్వాణి భూతాని మధు. ఈ చంద్రుడు సర్వప్రాణులకు మధురమైనవాడు, మనస్సే మధురము. ఈ చంద్రునకు సకల ప్రాణులు మధురము. యశ్చ అయం అస్మిన్ చంద్రే తేజోమయో అమృతమయః పురుషో యశ్చ అయం అధ్యాత్మం మానసః తేజోమయో అమృతమయః పురుషో అయం ఏవ. చంద్రునియందు ఏ తేజోమయ అమృతమయ స్వరూపుడు స్థానము పొందియుండి ప్రకాశమానుడగుచున్నాడో అట్లాగే అధ్యాత్మముగా సర్వజీవుల మనస్సుయందు ఏ తేజోమయ అమృతమయ రూపుడు గలడో ఆ ఇరువురు ఒక్కటే. ఆ చంద్రునిలోని మనోపురుషుడే ఈ జీవులలోని మనోపురుషుడు. ఈ జీవులలో ఏ మనోమయ పురుషుడు ప్రకాశించుచున్నాడో ఈతడే చంద్రుని యందు ప్రకాశమానుడగుచున్నాడు. సయో అయం ఆత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఆ చంద్రునిలోనూ జీవులలోనూ ప్రకాశించుచున్న మధురతత్వమే ఆత్మ. అట్టి ఆత్మయే పరమాత్మ. మనస్సుగాను, ఆలోచనలుగాను, ఆలోచించువాడుగాను, ఆలోచింపబడునదిగాను ఏదైతే ఉన్నదో అంతా కూడా ఆ పరమాత్మయే, బ్రహ్మమే, పరబ్రహ్మమే. మంత్ర 8.2.V.8 ఇయం విద్యుత్ సర్వేషాం భూతానం మధ్వస్యే విద్యుతః సర్వాణి భూతాని మధు యశ్చయమస్యాం విద్యుతి తేజోమయమృతమయః పురుషో యశ్చయమధ్యాత్మం తైజసస్తేజోమయోమృతమ్య పురుషోయమేవ స యోయమాత్మేదమమృతం ఇదం బ్రహ్మేదం సర్వం. 8.8 ఇయం విద్యుత్ సర్వేషాం భూతానాం మధు అస్యే విద్యుతే సర్వాణి భూతాని మధు యశ్చ అయం అస్యాం విద్యుతి తేజోమయో అమృతమయః పురుషో యశ్చ అయం అధ్యాత్మం తైజసః తేజోమయో అమృతమయః పురుషో అయం ఏవ సయో. ఇక్కడి విద్యుత్ మేపు కాంతి సర్వభూతజాలమునకు మధురమైనది. అట్టి విద్యుత్తుకు సర్వజీవులు తాను ప్రకాశింపజేయు ప్రియమైన రూపము. విద్యుత్నందు, తేజస్సునందు అమృతమయుడగు ఏ పురుషుడు ఉన్నాడో అట్లాగే ఆధ్యాత్మికంగా చర్మము యొక్క కాంతియందు ఏ తేజోమయుడు అమూతమయుడు అగు పురుషుడు కలడోత్ ఆ ఇద్దరూ ఒకే ఆత్మానంద స్వరూపులు. ఆతడే ఈతడు, ఈతడే ఆతడు. అయం ఆత్మ, ఇదం అమృతం, ఇదం బ్రహ్మ, ఇదం సర్వం. ఆ పురుషుని రూపముగా ఉన్నది అమృతరూపమగు ఆత్మయే. అదియే బ్రహ్మము. ఆ బ్రహ్మమే ఈ కనబడే సర్వము కూడా. విద్యుత్ వెలిగించబడేది కూడా బ్రహ్మమే. మంత్ర 9.2.V.9 అయం స్తనేత్నః సర్వేషాం భూతానా మధ్వస్య స్తనేత్నోహ సర్వాణి భూతాని మధు యశ్చయమస్మిన్ స్తనేత్నో తేజోమయమూతమయః పురుషో యశ్చయమధ్యాత్మక్ శాబ్దః సౌవరస్తేజోమయోమూతమ్య పురుషోయమేవ సయోయమాత్మేదమమూతమిదం బ్రహ్మేదం సర్వం. 9.9 అయం స్తనేత్నోహ సర్వేషాం భూతానా మధు అస్య స్తనేత్నోహ సర్వాణి భూతాని మధు యశ్చ అయం అస్మిన్ స్తనేత్నో తేజోమయో అమృతమేహ పురుషో యశ్చ అయం అధ్యాత్మం శాబ్దః సౌవరః తేజోమయో అమృతమేహ పురుషో అయమేవ సయోత్ అయం ఆత్మా ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. సర్వప్రాణులకు మేఘము ఇష్టము మధురము. అదేవిధంగా మేఘములకు సర్వభూతములు సర్వప్రాణులు ఇష్టము కూడా. మేఘమునందు ఒకానొక తేజోమయము అమృతమయము అగు పురుషుడు లేక పురుషకారము ఉన్నారు. ఆ పురుషకారమే పురుషుడే అధ్యాత్మమగు శబ్దము రూపమున అమృతమయుడై సర్వజీవులలో వేంచేసి ఉన్నారు. స్వరమునందు శబ్దము. ఆ శబ్దము యొక్క జగత్తులోని అర్థము. ఆ అర్థము తనదైన జీవాత్మ. ఇవన్నీ బ్రహ్మమే. ఏ పురుషుడు మేఘమునందు ఉన్నాడో ఆతడే అమూత తేజోసంపన్నుడై సర్వమునందు సర్వముగా వేంచేసియున్న పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమే ఇహముగా ఇక్కడ ఏదేది కనిపిస్తోందో అదంతా కూడా అయి ఉంటోంది. ఇదంతా బ్రహ్మమే, అమూతమయమే. మంత్ర 10.2.V.10 అయమాకాశః సర్వేషాం భూతానా మధ్వస్యాకాశస్య సర్వాణి భూతాని మధు యశ్చయమస్మిన్నాకాశే తేజోమయమూతమయః పురుషో యశ్చయమధ్యాత్మక్ హృద్యాకాశస్తేజోమయోమూతమ్య పురుషాయమేవ సయోయమాత్మేదమమూతమిదం బ్రహ్మేదం సర్వం. 10.10 అయం ఆకాశః సర్వేషాం భూతానాం మధు అస్య ఆకాశస్య సర్వాణి భూతాని మధు యశ్చ అయం అస్మిన్ ఆకాశే తేజోమయో అమృతమేహ పురుషో యశ్చ అయం అధ్యాత్మం హృద్యాకాశః తేజోమయో. ఈ ఆకాశము సమస్త జీవుల యొక్క మధుర స్వరూపము. ఆకాశమునకు సమస్త జీవులు మధుస్వరూపులు. ఆకాశమునందు ఉన్న తేజోమయుడు అమృతమయుడు అగు పురుషుడే అధ్యాత్మంగా హృదయమునందు కూడా తేజోమయుడే అమృత స్వరూపుడే ఉన్నారు. భూతాకాశమునందు ఉన్న పురుషుడే హృదయాకాశమున కూడా ప్రకాశమానుడై ఉన్నారు. ఈతడే ఆతడు, ఆతడే ఈతడు. అమృతమేహ పురుషో అయం ఏవ సయో అయం ఆత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఆ పురుషుడు ఆత్మ సమన్వితమయ్యున్నాడు. ఆయనేమే ఆత్మపురుషుడు. అట్టి ఆత్మయే మధురాత మధురము, అమృతము, బ్రహ్మము. అట్టి పరబ్రహ్మమే ఈ సర్వము సర్వదా అయి ఉన్నది. మంత్ర 11.2.V.11 అయం ధర్మః సర్వేషాం భూతానా మధ్వస్య ధర్మస్య సర్వాణి భూతాని మధు యశ్చయమస్మిన్ ధర్మే తేజోమయోమూతమయః పురుషో యశ్చయమధ్యాత్మం ధర్మస్తేజోమయోమూతమ్య పురుషోయమేవ సయోయమాత్మేదమమూతం ఇదం బ్రహ్మేదం సర్వం. 11.11 అయం ధర్మః సర్వేషాం భూతానాం మధు అస్య ధర్మస్య సర్వాణి భూతాని మధు యశ్చ అయం అస్మిన్ ధర్మే తేజోమయో అమృతమేహ పురుషో యశ్చ అయం అధ్యాత్మం ధర్మః తేజోమయో అమృతమేహ పురుషో అయమేవ సయో అయం ఆత్మా ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ధర్మము కనులకు చూపు, చెవులకు వినికిడి, చర్మమునకు స్పర్శాత్ కాళ్లకు నడక, చేతులకు పుచ్చుకొనటము, మనస్సుకు ఆలోచన, బుద్ధికి విచక్షణ, చిత్తమునకు ఇష్టము, పంచభూతములకు ఆయా ధర్మములు, సాంఘిక జీవునికి సంఘము పట్ల ధర్మము, ఇవన్నీ ధర్మము యొక్క అర్థముగా చెప్పబడుచున్నాయి. ధర్మో రక్షతి రక్షితః. ధర్మము సకల ప్రాణుల యొక్క అత్యంత మధురమగు విషయము. సారము: అట్టి ధర్మమునకు ఈ భూతజాలమంతా అత్యంత మధురసారము. కాబట్టే పంచభూతములు తమతమ ధర్మములు నిర్వర్తిస్తూ జీవుని సదా రక్షిస్తున్నాయి. ధర్మమునందు గల అమూత తేజోమయ పురుషుడు సర్వభూతముల రూపుడు, సమస్త జీవుల రూపుడు కూడా మధురాత్మయే. సర్వభూతములు ఆ అమూత తేజోరూపమగు ధర్మమే రూపములుగా కలిగి ఉన్నారు. ఈ భూమిజలమగ్నివాయాకాశము అనబడు పంచభూతములయందు తదితర వివిధ ప్రకృతి విశేషములందు సామాన్యధర్మముగా ఏ తేజోమయమృత స్వరూపుడైతే ఉన్నారో ఆ తేజోమయమృతమయ స్వరూప పురుషుడే ఈ ఇంద్రియ సంఘాతమగు భౌతిక దేహమునందు కూడా ప్రకాశించుచున్నారు. ఆ పరమపురుషుడే ఈ జీవాత్మ పురుషుడు. ఈ జీవాత్మ పురుషుడే ఆ పరమపురుషుడు కూడా. ఇద్దరు పురుషులు ఆత్మస్వరూపులే. ఆత్మసర్వదా ఏకము. అట్టి ఆత్మయే అమృతస్వరూపమగు పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమే ఈ సర్వము కూడా. ఈ సమస్తము బ్రహ్మమే. మంత్ర 12.V.12. ఇదం సత్యం సర్వేషాం భూతాన మధ్వస్య సత్యస్య సర్వాణి భూతాని మధు యశ్చయమస్మిన్ సత్యే తేజోమయమూతమయః పురుషో యశ్చయ మధ్యాత్మక్ సాత్యస్తేజోమయోమూతమ్య పురుషోయమేవ సయోయమాత్మేదమమూతమిదం బ్రహ్మేదం సర్వం. 12.12. ఇదం సత్యం సర్వేషాం భూతానాం మధు అస్య సత్యస్య సర్వాణి భూతాని మధు యశ్చ అయం అస్మిన్ సత్యే తేజోమయో అమృతమేహ పురుషో యశ్చ అయం అధ్యాత్మం సాత్యః తేజోమయో అమృతమేహ పురుషో అయం ఏవ సయో అయం ఆత్మా ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఈ దృశ్యమునందు ఏ పరమ సత్యము వెలుగొందుచున్నదో అది ఏ సమస్త ప్రాణుల యొక్క శివస్వరూప మాధుర్యసారము కూడా. అట్లాగే సమస్త భూతములు జీవులు సత్యమునకు ప్రియము శివము మధురము సారము కూడా. సత్యమునందు ఏ తేజోమయుడగు అమృతమయుడగు పురుషుడు ఉన్నారో ఆ తేజోమయ మనోమయ పురుషుడే ఆధ్యాత్మికంగా ఇండివిడ్యువలీ స్పీకింగ్ ఈ దేహ ఇంద్రియ సంఘాతమునందు సత్య స్వరూపుడై తేజోమయ అమృతరూపంగా వెలుగొందుచున్నారు. ఇరువురూ విశ్వసత్యమునందు వెలుగొందువాడు దేహేంద్రియ సంఘాతమునందు వెలుగొందువాడు కూడా ఒకే ఆత్మస్వరూపుడు. ఆ ఆత్మయే అమృతము తేజోమయము అగు పరబ్రహ్మము. ఆ బ్రహ్మమే ఈ సర్వము. ఈ సమస్తము బ్రహ్మమే. మంత్ర 13.2.V.13. ఇదం మానుషం సర్వేషాం భూతాన మధ్వస్య మానుషస్య సర్వాణి భూతాని మధు యశ్చయమస్మిన్మానుషే తేజోమయమూతమయః పురుషో యశ్చయమధ్యాత్మం మానుషస్తేజోమయోమృతమ్య పురుషోయమేవ సయోయమాత్మేదమమూతమిదం బ్రహ్మేదం సర్వం. 13.13. ఇదం మానుషం సర్వేషాం భూతానాం మధు అస్య మానుషస్య సర్వాణి భూతాని మధు యశ్చ అయం అస్మిన్ మానుషే తేజోమయో అమృతమేహ పురుషో యశ్చ అయం అధ్యాత్మం మానుషః తేజోమయో అమృతమేహ పురుషో అయం ఏవ సయో అయం ఆత్మా ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఈ మానుష జాతి పంచభూతములకు పంచప్రాణములకు మాధుర్యమైన మధు. పంచభూతములు పంచప్రాణములు మానవునకు మధురము. సమస్త ప్రాణులు ఈ మానుష జాతికి మాధుర్యసారము. ఈ మనుష్యజాతియందు మానవునియందు ఏ తేజోమయుడు అమూతమయుడు అగు పురుషుడు కలడో ఆయనయే పంచభూత ప్రాణసముదాయము నందు ఏకాత్మాయి వెలుగొందుచున్నారు. పంచభూత పంచ ప్రాణ సంబంధుడైనటువంటి తేజోమయ అమూతమయ పురుషుడు ఉన్నారు. ఆ ఇరువురిలోనూ పురుషులు ఏకరూపులే. ఈ ఇరువురు పురుషులు పరమాత్మ స్వరూపులే. ఆ పరమాత్మయే జీవులందలి పంచభూతములందలి అమృతమయ తేజోమయ స్వరూపము కూడా. ఆ అమృతమయ తేజోమయ పరమాత్మన్నబడు పరబ్రహ్మ స్వరూపమే ఈ కనబడే సర్వము కూడా. ఇదంతా కూడా ఆయనయే. మంత్ర 14.2.V.14. అయమాత్మ సర్వేషాం భూతాన మధ్వస్యాత్మనః సర్వాణి భూతాని మధు యశ్చయమస్మిన్నాత్మని తేజోమయమూతమయః పురుషో యశ్చయమాత్మ తేజోమయమూతమయః పురుషోయమేవ సయోయమాత్మేదమమూతమిదం బ్రహ్మేదం సర్వం 14 అయం ఆత్మా సర్వేషాం భూతానా మధు అస్య ఆత్మనః సర్వాణి భూతాని మధు యశ్చ అస్మిన్ ఆత్మని తేజోమయో అమృతమేహ పురుషో యశ్చ అయం ఆత్మా తేజోమయో అమృతమేహ పురుషో అయం ఏవ సయో అయం ఆత్మా ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఈ జీవాత్మకు పంచభూతజాలము అత్యంత ప్రియమైన మధురమైన వస్తువు. అట్టి జీవాత్మతత్వము సర్వభూతజాలముతో కూడిన పాంచభౌతిక దృశ్యమునకు అత్యంత ప్రియమైనది, మధురమైనట్టిది. ఈ జీవజాలమునందు భౌతికంగా ఏ తేజోమయమృతమయ మగు పురుషుడు ఉన్నాడో, అట్లాగే సమస్త పంచభూతములందు ఆథదైవికంగా ఏ తేజోమయ అమృతమయ పురుషుడు ప్రవర్తమానుడై ఉన్నారో, ఆ ఇరువురు ఒక్కటే. ఆతడే ఈతడు, విశ్వపురుషుడే జీవాత్మ, ఈతడే ఆతడు. జీవాత్మ విశ్వపురుషుడే పాంచభౌతిక స్వరూపుడు. జీవజాతియందు తాదాత్మ్యమయముగా తేజోమయుడు, సర్వభూతములందు పంచభూతములందు తేజోమయ అమృతమయుడు అగుపురుషుడే ఆత్మ. ఆతడే పరమాత్మ, పరబ్రహ్మము. ఆతడే ఇదంతా. ఈ సర్వమును మంత్ర 15.2.V.15 సవ అయమాత్మా సర్వేషాం భూతానామధిపత్యః సర్వేషాం భూతానాగ్ రాజా తద్యథా రథనభౌ చ రథనిమౌ చారాః సర్వే సమర్పితా ఏవమేవాస్మిన్నాత్మని సర్వాణి భూతాని సర్వే దేవాః సర్వే లోకాః సర్వే ప్రాణాః సర్వ ఏత ఆత్మానః సమర్పితాః. 15 సవ అయం ఆత్మా సర్వేషాం భూతానాం అధిపత్యః సర్వేషాం భూతానాగ్ రాజా తత్యథా రథ నాభౌచ రథనేమౌ చారాః సర్వే సమర్పితా ఏవం ఏవ అస్మిన్ ఆత్మని సర్వే ప్రాణాః సర్వే లోకాః సర్వే దేవాః సర్వాణి భూతాని సర్వ ఏత ఆత్మానః సమర్పితా. ఈ ఆత్మ సర్వభూతజాలములకు అధిపతి, సకల భూతములకు రాజు. అజ్ఞానముచే నిర్మితమైన దేహేంద్రియ సంఘాతము అనే ఉపాధితో తన్మయుడై అద్దానితో కూడుకొనియున్నవాడే జీవుడు జీవాత్మ. ఈతడు బ్రహ్మజ్ఞానమునందు ప్రవేశబెట్టబడినప్పుడో బాహ్య అభ్యంతరములు అనే విభాగము లేనివాడు, పూర్ణుడు, ఏకరసమగు ఏరుకయే స్వరూపముగా కలవాడు అగుచున్నాడు, పరమాత్మ అనబడుచున్నాడు. సర్వప్రాణులు ఉపాసించేది ఆత్మనే కనుక ఆత్మయే సర్వులకు అధిపతి. అందరూ ఆత్మకు అంతఃహరతులే. అందరి స్వరూపముగా ఉన్నది అఖండమగు ఆత్మయే. రథము యొక్క నాభియందు, కడ్డీలయందు, తూము మధ్యభాగము నందు, చక్రముల చివర వరకు చక్రపు ఆకులు గృచ్చబడి ఉంటాయి కదా, అట్లాగే ఈ ఆత్మయందే ఆయా విభాగములతో సహా సర్వభూతజాలములు, సకల దేవతలు, సకల ప్రాణులు, సకల జీవాత్మ ప్రజ్ఞలు కూర్చబడినవై ఉన్నాయి. ఆత్మయందే సమష్టిగత సకల ఆత్మలు, సకల ఆత్మలలో వ్యష్టిగతమైనంతా అమర్చబడి ఉన్నాయి. ఆత్మయే ఈ సమస్తము. మంత్ర 16.2.V.16 ఇదం వై తన్మధు దధ్యన్నాథర్వణోస్విభ్యాము వచ. ఉవాచ తదేతదృశ్యః పశ్యన్నవోచత్ తద్వాం నరా సనయే దంస ఉగ్రం ఆవిష్కృణోమి తన్యతుర్న వృష్టిం దధ్యన్హయన్మధ్వాథర్వణో వాం అస్వస్య శీష్ణ ప్రయదిమువచేతి. 16 ఇదం వై తత్ మధు దధ్యన్ అథర్వణో అస్విభ్యాం ఉవాచ తత్తేతదృశ్యః పశ్యన్నవోచత్ తద్వాం నరా సనయేదగ్ స నయేదగ్ స ఉగ్రం ఆవిష్కృణోమి తన్యతుః న వృష్టిం దధ్యన్ హయన్మధ్వ అథర్వణో వామస్వస్య శీర్షా ప్రయదీం ఉవాచ ఇతి. ఒకానొకప్పుడు అశ్విని దేవతలు ఇరువురూ మానవాకారము పొందినవారే అథర్వణ వేదవేత్తయగు దధ్యన్ అను పేరు గల మహర్షిని సమీపించారు. అశ్విని దేవతలు, ఓ దధ్యన్ మహర్షి, అతిరహస్యమగు పరమాత్మ యొక్క మధుతత్వమును మాకు బోధించండి. దధ్యన్మహర్షి, అశ్వని దేవతలారా, ఆత్మతత్వమగు మధుబ్రాహ్మణమును భక్తితో ఆశ్రయించి బోధించమని ఎవ్వరైనా ఆశ్రయించినప్పుడు తప్పక బోధించాలి. ఇది ఋషి సంప్రదాయము. ఓ దేవతలారా, మీ కొరకే దంశము అను పేరు గల ఆత్మతత్వ మధుబ్రాహ్మణమును వర్షము వలె మీపై వర్షింపజేస్తాను. అయితే ఇందులో ఒక చిక్కు ఉన్నది. అశ్విని దేవతలు ఏమిటో ఆ చిక్కు? మహర్షి సెలవియండి. దధ్యన్ మహర్షి మధువు అనే పేరు గల ఈ బ్రహ్మవిద్యను నాకు ఇంద్రభగవానుడు గురువై బోధించి ఉన్నారు. అట్లా బోధించే ముందు ఈ మధువిద్యను ఎవరికైనా నీవు బోధిస్తే అప్పుడు నీ శిరస్సును నేను వజ్రాయుధముతో ఖండిస్తాను అని ప్రతిజ్ఞ చేసి నాకు అంగీకారము అయిన తరువాత బోధించారు. అందుచేత వెనకాడుచున్నాను. అశ్విని దేవతలు, ఓ అథర్వణ, దధ్యన్ మహర్షి, మీకు ఆ భయమే అవసరం లేదు. ఎందుకంటారా, మేము ఇప్పుడు మీ శిరస్సును ఖండించి ఎక్కడో దాచి గుర్రము యొక్క శిరస్సును ఆ స్థానములో ఉంచుతాము. మీరు మాకు ఆత్మ యొక్క మధుతత్వము, మధు విద్యను బోధించండి. ఇంద్రుడు ఒకవేళ వచ్చి మీ శిరస్సు ఖండిస్తే అప్పుడు ఆ ఖండించిన స్థానములో మీ ఇప్పటి శిరస్సును యథాప్రకారము ఉంచుతాము. ఈ ప్రకారముగా ప్రతిజ్ఞ చేసి అశ్విని దేవతలు మధుబ్రాహ్మణ బ్రహ్మవిద్యను దధ్యన్ మహర్షి నుండి బోధగా పొందసాగారు. మంత్ర 17.2.V.17. ఇదం వై తన్మధు దధ్యన్నాథర్వణోస్విభ్యము వచ. తదేతదృశ్య పశ్యన్నవోచత్ ఆథర్వణయశ్వినో దధిచేస్వ్యగుం శిరః ప్రత్యరేతం సవాం మధు ప్రవోచద్రుతాయంత్వాష్టం యద్దస్రావపి కక్ష్యం వామితి. 17.17 ఇదం వై తత్ తన్ మధు దధ్యన్ అథర్వణోః అశ్విభ్యాం ఉవచ తత్తేతృష్యః పశ్యన్నవోచత్ అథర్వణాయ అశ్వినౌ దధీచే అశ్వ్యగ్ం శిరః ప్రత్యరేతం. ఆ విధంగా అథర్వణవేత్త అగు దధ్యన్ మహర్షి తన గురువగు ఇంద్రభగవానుడు తనకు బోధించిన జీవాత్మ జగత్తులు ఆత్మ యొక్క మాధుర్యమే అను సుప్రసిద్ధ తత్వమును దేవతల వైద్యులకు అశ్విని దేవతలకు బోధించటము జరిగింది. ఇదియే మధువిద్య. ఈ విధంగా అశ్విని దేవతల వలన దధ్యన్ మహర్షికి అశ్వశిరస్సు లభించటము. అప్పుడు ఆ మహర్షి ఆ అశ్వశిరస్సుతో తన వాగ్దానమును అనుసరించి ఆత్మ యొక్క ద్రష్టదర్శన దృశ్య అఖండ పరస్పర మధుతత్వమును, అంతర్లీన ఏకత్వమును బోధించటము జరిగింది. ఆయన సత్యపరిపాలన యందు ఇచ్ఛ కలవారై ప్రవర్గకర్మాంగభూతము. మంత్ర 18.2.V.18 ఇదం వై తన్మధు దధ్యన్నాథర్వణోస్విభ్యాము వచ. తదేతదృశ్య పశ్యన్నవోచత్ పురశ్చక్రే ద్విపద పురశ్చక్రే చతుష్పద పుర స పక్షీ భూత్వా పుర పురుష ఆవిశదితి సవా అయం పురుష సర్వాసు పూర్షు పురుషయో నయనేన కించననావృతం నయనేన కించనాసంవృతం. 18. సవాం మధు ప్రవోచత్ ప్రవోచదృతాయన్ ఋతాయన్ త్వాష్టం యద్దస్రావపి కక్ష్యం వాం ఇతి. అయినటువంటి శిరఛేదన శిరస్సంధాన రూపమగు కర్మను స్వీకరించి పరమాత్మ సంబంధమైన మధువిద్యను అశ్విని దేవతలకు ప్రసాదించారు. ఈ విధంగా దధ్యన్ మహర్షి జీవించి ఉండటము కంటే కూడా చాలా గొప్పదైనటి త్వాష్ట్ర సత్యమును పరిపాలించారు. త్వష్ట్ర ఆదిత్యుడు ఇతి త్వాష్ట్రము. ఇది ఆదిత్యునికి సంబంధించిన ఉపాసన కూడా. శత్రుమర్దనులగు అశ్విని దేవతలెరువురికి త్వాష్ట్రమధు విద్యను, సూర్య భగవానునికి చెందిన ఆత్మవిద్యను లేక స్తౌమితం విశ్వరూప విద్య లేక మధుబ్రాహ్మణ సార విద్యను బోధించారు. 18. ఇదం వై తన్ తత్ మధు దధ్యంగో అథర్వణో అశ్విభ్యాం ఉవాచ తత్తేతృష్యః పశ్యన్నవోచత్ పురశ్చక్రే ద్విపద పురశ్చక్రే చతుష్పద పుర స పక్షీ భూత్వా పుర పురుష ఆవిశత్ ఇతి సవా అయం పురుష సర్వాసు పూర్షు పురుషయోనే నేను కించన అనావృతం నయనేన కించన అసంవృతం. మధువిద్యాబ్రాహ్మణమును సారవిశేష పూర్వకంగా అథర్వణవేదవేత్త ఆగు ఆ దధ్యన్ మహర్షి అంగపూర్వకంగా వివరించారు. అశ్విని దేవతలకు సవివరణ, సదృష్టాంత, ససంవిధాన పూర్వకంగా సకర్మ విధులతో సహా బోధించగా అది ఆత్మజ్ఞానుల వామ్యములో ప్రసిద్ధి పొందినది. ఆత్మతత్వమును మధువిద్యగా దర్శించిన ఆ ఋషి మంత్రసిద్ధిగా ప్రవచనము చేసి అశ్విని దేవతలకు సమస్త విశేషాలు బోధించారు. అందులో కొన్ని విశేషాలు. ఏకమగు పరబ్రహ్మమే రెండు పాదములు, జీవాత్మ అపరమాత్మ భావన గలవారిని మనుష్య శరీరములను సృజించారు. అదే విధానంగా ఆ తరువాత నాలుగు పాదములు కలవారిని పశువులను, దృశ్యము దేహము జీవాత్మ పరమాత్మ భావము విడివిడిగా గలవారిని కూడా సృజించారు. ఆ ఈశ్వరుడు ముందుగా పక్షి లింగ శరీరధారుడు మనోశరీరుడు గా మారి అన్ని శరీరములలోనూ జీవరూపుడుగా ప్రవేశించారు. ఆ విధంగా పరమాత్మ పురుషుడై జీవాత్మ పురుషకారము ఆధరించిన వారే సర్వదేహములందు ఉండసాగారు. పురము లేక పూర లేక పూరి టౌన్షిప్ అనే శబ్దవాచ్యములగు దేహములందు వసించసాగారు. పురుష స్వరూపుడై దేహమంతా నిండి ఉండసాగారు. కాని ఈ దేహములలో ఈశ్వరుడై నిండి ఉండినా కూడా ఆ పరమాత్మ ఈశ్వరత్వముచే దేహములలో నిండి ఉండనూ లేదు. దేనిచేతనూ కప్పబడియూ లేరు. పరమాత్మ బాహ్య అభ్యంతర స్వరూపుడై ఉన్నప్పటికీ ఆయనకు బాహ్యము లేదు, అంతరము లేదు. ఈ విధంగా బాహ్య అభ్యంతరము నామరూపాత్మకము అగు దేహేంద్రియ రూపముతో ఉన్నట్టి ఈశ్వరుని చేత నిండి ఉండనిది ఎక్కడా ఏది కొంచెమైనా లేదు. అందుచేత పరమాత్మ పూర్ణ పురుషుడు. ఈ జీవాత్మ పరమాత్మయే. ఈ జీవాత్మ సహజంగా పూర్ణ పురుషుడే కూడా. పూర్ణమదః పూర్ణమిదం మంత్ర 19.2.V.19 ఇదం వై తన్మధు దధ్యన్నాథర్వణోస్విభ్యము వచ తదేతదృశ్యః పశ్యన్నవోచత్ రూపగ్రూపం ప్రతిరూపో బభూవ తదస్య రూపం ప్రతిచక్షణాయ ఇంద్రో మాయాభ్యః పురురూప ఈయతే యుప్తా హ్యస్య హరేః సితా దశేతీయం వై హరియోయం వై దశచ సహస్రణి బహుని చానంతాని చ తదేతద్బ్రహ్మపూర్వమన పరమనంతరం బాహ్యమయమాత్మ బ్రహ్మ సర్వానుభూరిత్యనుశాసనం 19 ఇతి పంచమం బ్రాహ్మణం 19 ఇదం వై తన్మధు దధ్యంగో అథర్వణో అస్విభ్యాం ఉవాచ తత్తేతృష్యః పశ్యన్నా ఏన్ వోచత్. అట్టి ఇంద్రియములు, ఇంద్రియ విషయాలు, మనోబుద్ధి, చిత్త అహంకారాలు, అవాటివాటి విషయాలు, జీవాత్మలు, అఖండాత్మ ఇవన్నీ బ్రహ్మము యొక్క మధుర విశేషాలే. ఆయా విశేషాలన్నిటికీ మాధుర్యము బ్రహ్మమే అనుమధుగీత. మధుబ్రాహ్మణ వైశిష్ట్యము అథర్వణవేత్త యగుదధ్యన్ మహర్షి అశ్విని దేవలకు గానం చేస్తూ అర్ధతత్వమును బోధించసాగారు. అట్టి ఈ మధుతత్వమును దర్శించిన దార్శనికుడగు ఋషి మంత్రపూర్వకంగా భాషాయుక్తంగా ఇంకా ఇట్లా పలుకసాగారు. రూపగ్రూపం ప్రతిరూపో బభూవ తదస్య రూపం ప్రతిచక్షణాయ ఆ పరమేశ్వరుడు అన్ని రూపములు తనవే అయి ఉన్నవారు. ఆయన ఆత్మరూపమును బోధించుట కొరకే దధ్యన్ మహర్షి లేక గురువు అనే మరొక రూపమును ప్రతిరూపమును కూడా ధరించుచున్నారు. పరమేశ్వరుడు తన యొక్క మాయ ప్రజ్ఞలచే అనేక రూపములు కలవాడుగా ఆగుచున్నాడు. ఇంద్రో మాయాభ్యః పురురూప ఈయతే యుప్తా హి అస్య హర్యః సతా దశైతి అయం వై హర్యో అయం వై దశ చ సహస్రాణి బహుని చ అనంతాని చ. ఆ పరమేశ్వరుడు మాయా వినోదంగా శరీరములందు అంతటా ఇంద్రుడై ఇంద్రభగవానుడై ఆస్వాదిస్తున్న ఆస్వాదించబడుచున్న పురు పురము దేహము రూపము దాల్చుచున్నారు. ఆ ఇంద్రియ రూపధారణయే లక్షల కోట్ల రూపములుగా అనంతమై ప్రదర్శితమగుచున్నాయి. కనుక ఆ పరమేశ్వరుడే సర్వ ఇంద్రియములు. ఆ ఇంద్రియములతో ఆయన 10గాను 10,000గాను అనేకములుగాను అంతములేని రూపములుగాను అగుచున్నారు. తత్తేతత్ బ్రహ్మ పూర్వమన పరం అనంతరం అబాహ్యం అయమాత్మ బ్రహ్మ సర్వానుభూహ ఇతి అనుశాసనం. అట్టి బ్రహ్మము లేక ఆత్మ అపూర్వము, కాలముచే బద్ధము కాని దానికి పూర్వమేమి పరమేమి? అది పూర్వాపరాలు లేనిది. అంతరము బాహ్యము ఆత్మయే కాబట్టి అనంతరం. అబాహ్యం ఇతి బ్రహ్మ బాహ్యము అభ్యంతరము లేనిది బ్రహ్మము. సర్వస్వరూపముతో సమస్తము అనుభవిస్తూ ఉన్నదే ఆత్మ. ఆత్మయే పరబ్రహ్మము. ఓ జీవాత్మ, నీవు బ్రహ్మమే అయి ఉన్నావు. ఇతి అనుశాసనం. ఇతి బృహదారణికోపనిషత్ 4వ అధ్యాయే మధుబ్రాహ్మణం నామ 5వ బ్రాహ్మణం. 4:6 షష్ఠమ బ్రాహ్మణం వంశ బ్రాహ్మణం అట్టి పరబ్రహ్మము ఒకరిచే మరొకరికి తరతరములుగా ప్రవచించబడుచూ బోధించబడుతూ వస్తోంది. వంశపారంపర్యముగా గురుశిష్య పరంపరంగా ఈ లోకమునందు బ్రహ్మజ్ఞానము దేదీప్యమానముగా ప్రకాశమానము అగుచున్నది. అట్టి ఆచార్య పరంపర గురుశిష్య పరంపరకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించుకుంటున్నాము. అథ షష్ఠం బ్రాహ్మణం మంత్ర 1:2.6.1 అథ వంశః పోతిమాష్యో గౌపవనాత్ గౌపవనః పోతిమాష్యాత్ పోతిమాష్యో గౌపవనాత్ గౌపవనః కౌశికాత్ కౌశికః కౌండిన్యాత్ కౌండిన్యః శాండిల్యాత్ శాండిల్య కౌశికాచ్చ గౌతమాచ్చ గౌతమః 1:1 అథ వంశః పోతిమాష్యో గౌపవనాత్ గౌపవనః పోతిమాష్యాత్ పోతిమాష్యో గౌసవనాత్ గౌపవనః కౌశికాత్ కౌశికః కౌండిన్యాత్ కౌండిన్యః శాండిల్యాత్ శాండిల్యః కౌశికాచ్చ గౌతమాచ్చ గౌతమః 1. మధుకాండ వంశపరంపర. ఓం నమో శ్రీ గురుభ్యో. శ్రీ పోతిమాష్యుడు తన గురువగు శ్రీ గౌపవనని నుండి, శ్రీ గౌననుడు శ్రీపోతిమాష్యుడి నుండి, ఆ పోతిమాష్యుడు శ్రీగౌపవననుని నుండి, ఆ గౌరవననుడు శ్రీకౌశికుని నుండి, ఆ కౌశికుడు శ్రీ కౌండిన్యుని నుండి, ఆ కౌండిన్యుడు శ్రీ శాండిల్యుని నుండి, ఆ శాండిల్యుడు శ్రీ కౌశికుని నుండి, గౌతముని నుండి, శ్రీ గౌతముడు శ్రీ అగ్నివేశ్యుని నుండి ఆత్మవిద్యను సర్వము మధురమే అనే మధుగీతను పొందారు. వారందరికీ సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ వారి పాదరజమును శిరస్సుపై భక్తిపూర్వకంగా ధరిస్తున్నాము. మంత్ర 2:2.6.2 ఆగ్నివేశ్యాదగ్నివేశ్య శాండిల్యాచ్చానభీమ్లాతాచ్చానభీమ్లాత అనభీమ్లాతాదనభీమ్లాత అనభీమ్లాతాదనభీమ్లాతో గౌతమాద్ గౌతమః సైతవ ప్రాచీనయోగ్యాభ్యాక్ సైతవ ప్రాచీనయోగ్యో పారాశర్యాత్ పారాశర్యో భారద్వాజాద్ భారద్వాజో భారద్వాజాచ్చ గౌతమాచ్చ గౌతమో భారద్వాజాద్ భారద్వాజః పారాశర్యాత్ పారాశర్యో వైజవాపాయనాత్ వైజవాపాయనః కౌశికాయనేః కౌశికాయనః 2:2 అగ్నివేశ్యాత్ ఆగ్నివేశ్యః శాండిల్యాత్ శ్లానభీమ్లాతాచ్చ శానభీమ్లాత ఆనభీమ్లాతాచ్చ ఆనభీమ్లాతాత్ ఆనభీమ్లాతో గౌతమాత్ గౌతమాత్ గౌతమః గౌతమాత్ సైతవ ప్రాచీన యోగ్యాభ్యాం సైతవ ప్రాచీనయోగ్యో పారాశర్యాత్ పారాశర్యో భారద్వాజాత్ భారద్వాజో భారద్వాజాచ్చ గౌతమాత్ గౌతమాచ్చ గౌతమో భారద్వాజాత్ శ్రీప్రాశర్యః శ్రీప్రాశర్యో శ్రీ బైజవాపాయనః బైజవాపాయనాత్ బైజవాపాయనః కౌశికాయనేః కౌశికాయనేః 2. ఆ గౌతముడు శ్రీ అగ్నివేశ్యుని నుండి, ఆ అగ్నివేశ్యుడు శ్రీ శాండిల్యుని నుండి, మరియు శ్రీ ఆనభీమ్లాతుని నుండి, ఆ ఆనభీమ్లాతుడు శ్రీ గౌతముని నుండి, ఆ గౌతముడు శ్రీ సైతవుని నుండి, మరియు అనేక మంది యోగులగు మహనీయుల నుండి, ఆ సైతవుడు ప్రాచీన యోగ్యుడగు శ్రీపరాశర్యుని నుండి, ఆ పారాశర్యుడు శ్రీ భారద్వాజుని నుండి, ఆ భారద్వాజుడు శ్రీ భారద్వాజ గౌతముల నుండి, ఆ గౌతముడు శ్రీ భారద్వాజుని నుండి, ఆ భారద్వాజుడు శ్రీ పారాశర్యుని నుండి, ఆ పారాశర్యుడు శ్రీ బైజవాపాయనుని నుండి, ఆ బైజవాపాయనుడు శ్రీ కౌశికాయనుని నుండి, ఘృతకౌశికుని నుండి, బ్రహ్మ విద్యను నేర్చుకున్నవాయ్యారు. అట్టి బ్రహ్మ విద్యను తరతరములుగా వంశపరపర్యంగా గురుశిష్య అనుగతంగా బోధిస్తూ బోధింపబడుచూ గ్రంథస్థం చేస్తూ వస్తున్న గౌతమ పారాశర్య భారద్వాజ బైజపాయన మొదలైన మహామనీయులందరికీ త్రిప్రదక్షిణ పూర్వక సాష్టాంగ దండ ప్రణామములు. 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాము. మంత్ర 3:2.6.3 ఘృతకౌశికాద్ ఘృతకౌశికః పారాశర్యాయణాత్ ప్రసర్యాయణః పారాశర్యాత్ పారాశర్యో జాతుకర్ణ్యాజ్ జాతుకర్ణ్య ఆసురాయణాచ్చ యాస్కాచ్ సురాయణస్త్రైవణేస్త్రైవణేరోపజంధనేరోపజంధనిరాసురాసురి భారద్వాజాత్ భారద్వాజ ఆత్రేయాదత్రేయో మాంటేర్మాంటిర్గౌతమాత్ గౌతమో గౌతమాద్ గౌతమో వాత్స్యాద్ వాత్స్యః శాండిల్యాత్ శాండిల్య కైసోర్యాత్ కాప్యాత్ కైసోర్యః కాప్యః కుమారహారితాత్ కుమారహారితో గాలవాద్ గాలవో విదర్భీ కౌండిన్యాత్ విదర్భీ కౌండిన్యో వత్సనపాతో బాభ్రవాద్ వత్సనపాద్ బాభ్రవ పథః సౌభరాత్ పంథాః సౌభరోయాస్యాదాంగరసాదయాస్య ఆంగిరస ఆభూతేస్త్వాశ్చాదాభూతిస్త్వాశ్చో విశ్వరూపత్వాశ్చాత్ విశ్వరూపస్త్వాశ్చోస్విభ్యామస్వినో దధీచ ఆథర్వణాత్ దధ్యన్నథర్వణో థర్వణో దైవాదథర్వా దైవో మృత్యోహ ప్రాధ్వంసనాన్ మృత్యోహ ప్రాధ్వంసన ప్రధ్వంసనాత్ ప్రధ్వంసన ఏకర్షేహ ఏకర్షిర్విప్రచిత్తేర్విప్రచిత్తిర్వ్యష్టేర్వ్యష్టి సనారోహ సనారుహ సనాతనాత్ సనాతన సనగాత్ సనగ పరమేష్ఠిన పరమేష్ఠి బ్రహ్మణో బ్రహ్మ స్వయంభూ బ్రహ్మణే నమ మూడు ఇతి షష్ఠం బ్రాహ్మణం. మూడు కౌసికాయన ఘృతకౌసికాత్ ఘృతకౌసిక పరాశర్యాయణాత్ పరాశర్యాయణ పరాశర్యాత్ పరాశర్యో జాతుకర్ణ్యాత్ జాతుకర్ణ్య ఆసురాయణాచ్చ యాస్కాచ్చ ఆసురాయణ స్త్రైవణే స్త్రైవణేహ రౌపజంధనే రౌపజంధనే రేపజంధనిరాసురే ఆసురేహ భారద్వాజాత్ భారద్వాజ ఆత్రేయాత్ ఆత్రేయో మాండ్యః మాండ్యః గౌతమాత్ గౌతమో గౌతమాత్ గౌతమో వాత్స్యాత్ వాత్స్యః శాండిల్యాత్ శాండిల్యః కైసోర్యాత్ కాప్యాత్ కైసోర్యః కాప్యాత్ కైరార్యో కాప్యాత్ కాప్యః కుమార హరితాత్ కుమార హారితో గాలవాత్ గాలవో విదర్భీ కౌండిన్యాత్ విదర్భీ కౌండిన్యో వత్సనపాతో బాభ్రవాత్ వత్సనపాద్బాభ్రవా పథాః సౌరభరాత్ పంథాః సౌరభరో అయాస్యతంగరసాత్ యాస్య ఆంగిరస ఆభూతే స్త్వాష్టాత్ ఆభూతిస్త్వాష్టాత్ విశ్వరూపస్త్వాష్టో అస్విభ్యాం అస్వినో దధీచ అథర్వణాత్ అధ్వంజాత్ అధ్వంజాత్ అథర్వణో దైవాత్ ఆ కౌశికాయనుడు శ్రీఘృత కౌశికుని నుండి ఆ ఘృత కౌశికుడు శ్రీ పారాశర్యాయనుని నుండి ఆ పారాశర్యాయనుడు శ్రీ పారాశర్యుని నుండి ఆ పారాశర్యుడు శ్రీ జాతుకరుణ్యాడి నుండి ఆ జాతుకరుణ్యాడు యాస్కురాయనుని నుండి మరియు యాస్కులుని నుండి ఆ యాస్కురాయనుడు శ్రీ త్రైవణి నుండి ఆ త్రైవణి శ్రీ ఔపజంధనుని నుండి ఆ ఔపజంధనుడు శ్రీ భారద్వాజుని నుండి ఆ భారద్వాజుడు శ్రీ ఆత్రేయుని నుండి ఆ ఆత్రేయుడు శ్రీ మాండవ్యుని నుండి ఆ మాండవ్యుడు శ్రీ గౌతముని నుండి ఆ గౌతముని శ్రీగౌతమ ఋషి నుండి ఆ గౌతముడు వాత్స్యుని నుండి ఆ వాత్స్యుడు శ్రీ శాండిల్యుని నుండి ఆ శాండిల్యుడు శ్రీ కైసౌర్యకాప్యుని నుండి ఆ కైసౌర్యకాప్యుడు శ్రీ కుమారహారితుడి నుండి కుమారహారితుడు గాలవుని నుండి ఆ గాలవుడు శ్రీ విదర్భీ కౌండిన్యుడి నుండి ఆ విదర్భీ కౌండిన్యుడు శ్రీ వత్సనపాత్ బాభ్రవుని నుండి ఆ వత్సనపాత్ బాభ్రావుడు శ్రీ విదర్భీ కౌండిన్యుని నుండి ఆ విదర్భీ కౌండిన్యుడు శ్రీ వత్సనపాతో బాభ్రవుని నుండి ఆ వత్సపాత్ బాభ్రవుడు శ్రీ పంథా సౌభరునుని నుండి ఆ పంథా సౌభరుడు శ్రీ అయాస్య అంగిరసుని నుండి అయాస్య అంగిరసుడు ఆభూతే త్వాష్టుని నుండి అథర్వణదైవో మృత్యోహ మృత్యోహ ప్రాధ్వగ్ సనాన్మృత్యోహ ప్రాధ్వగ్ సనః ప్రధ్వం సనాత్ ప్రధ్వం సన ఏకృషేహ ఏకరుషేహ విప్రచిత్తేయః విప్రచిత్తేయః వ్యష్టేహ వ్యష్టేహ సనారో సనారుహ సనాతనాత్ సనాతనః సనకాత్ సనకః పరమేష్ఠినః పరమేష్ఠి బ్రహ్మణో బ్రహ్మ స్వయంభూ బ్రహ్మణే నమః. ఆభూతిత్వాష్టుడు శ్రీ విశ్వరూపత్వాష్టుని నుండి ఆ విశ్వరూపత్వాష్టుడు అశ్వినీ దేవతల నుండి ఆ అశ్వినీ దేవతలు దధీచి దధ్యన్ అథర్వణుని నుండి అధ్యాత్మ విద్యా పరంపరగా శృతము చేయబడుతూ వస్తోంది. అథర్వణ దైవుని నుండి మృత్యుప్రాధ్వసనుడు ఆ మృత్యుప్రధ్వసనుడు ఏకర్షి నుండి ఆ ఏకర్షి విప్రచిత్తి నుండి ఆ విప్రచిత్తి వ్యష్ఠి నుండి ఆ వ్యష్ఠి సనారువు నుండి ఆ సనారువు సనాతననుని నుండి ఆ సనాతనుడు సనకుని నుండి ఆ సనకుడు పరమేష్ఠి నుండి పరమేష్ఠి బ్రహ్మ నుండి ఈ విధంగా బ్రహ్మ విద్యను గ్రహించటం జరుగుతూ వచ్చింది. బ్రహ్మ స్వయంభూ తన ఉనికికి తానే కారణమై ఉన్నట్టివాడు. స్వయంభూ అగు బ్రహ్మదేవునికి భక్తిపూర్వకంగా ప్రణమిల్లుచున్నాము. ఇతి బృహదారణ్యకోపనిషత్ చతుర్థాధ్యాయే వంశూషీ బ్రాహ్మణం నామ షష్ఠం బ్రాహ్మణం. బృహదారణ్యకోపనిషత్ చతుర్థాధ్యాయ సమాప్తః.